ॐ अग्ना विष्णु सजोषसे मा वर्धन्तु वाङ्गिरः युम्नैर्वाजेभिरागतम् वाजश्च मे प्रसवश्च मे प्रगतिश्च मे प्रसितिश्च मे धीतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुवश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे सुश्च मे चित्तम् च माधीतम् च मे वाक् च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्र त्रं च मे दक्षश्च मे बलं च म ओजश्च मे सहश्च म आयुश्च मे जरा च म आत्मा च मे तनुश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परोगुंषि च मे शरीराणि च मे ज्यैष्ठ्यं च म आधिपत्यं च मे मन्युश्च मे भामश्च मे मश्च मेऽम्भश्च मे जेमा च मे महिमा च मे वरिमा च मे प्रथिमा च मे वर्ष्मा च मे द्राघुजा च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्विषिश्च मे क्रीडा च मे मोदश्च मे मे जातं च मे जनिष्यमाणं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुखं च मे सुपथं च मरुद्धं च मरुद्धिश्च मे क्लृप्तं च मे क्लृप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे छं च मे मजश्च मे प्रियं च मे नु कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे शीरं च मे लजश्च मृतं च मे मृतं च मे जक्ष्मं च मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्पं च मे न मित्रं च मे भयं च मे सुगं च मे शगनं च मे सूचा च मे सुदिनं च मे ऊर्च मे सूनृता च मे पजश्च मे रसश्च मे घृतं च मे मधु च मे सग्भिश्च मे सपीतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च म औद्भिद्यं च मे रजिश्च मे राजश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभु च मे प्रभु च मे बहु च मे भोजश्च मे पूर्णं च मे पूर्णतरं च मे क्षितिश्च मे जवाश्च मे नं च मे क्षुच्च मे व्रीहजश्च मे जवाश्च मे वाशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे अश्मा च मे मृत्तिका च मे गिरगश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतजश्च मे हिरण्यं च मेघश्च मे सीसं च मे त्रपुश्च मे श्यामं च मे लोहं च मे अग्निश्च म आपश्च मे विरुधश्च म ओषधजश्च मे कृष्टपत्यं च मे कृष्टपत्यं च मे ग्राम्याश्च मे पशव आरण्याश्च यज्ञेन कल्पन्ताम् वित्तं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मेऽर्थश्च म एमश्च म इतिश्च मे गतिश्च मे అగ్నిశ్చ మ ఇంద్రశ్చ మే సోమశ్చ మ ఇంద్రశ్చ మే సవితా చ మ ఇంద్రశ్చ మే సరస్వతీ చ మ ఇంద్రశ్చ మే పూషా చ మ ఇంద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇంద్రశ్చ మే మిత్రశ్చ మ ఇంద్రశ్చ మే వరుణశ్చ మ ఇంద్రశ్చ మే త్వష్టా చ మ ఇంద్రశ్చ మే ధాతా చ మ ఇంద్రశ్చ మే విష్ణుశ్చ మ ఇంద్రశ్చ మేష్వినౌ చ మ ఇంద్రశ్చ మే మరుతశ్చ మ ఇంద్రశ్చ మే విశ్వే చ మే దేవా ఇంద్రశ్చ మే పృథివీ చ మ ఇంద్రశ్చ మేంతరిక్షం చ మ ఇంద్రశ్చ మే ద్యౌశ్చ మ ఇంద్రశ్చ మే దిశశ్చ మ ఇంద్రశ్చ మే మూర్ధా చ మ ఇంద్రశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇంద్రశ్చ మే అగుంశుశ్చ మే రశ్మిశ్చ మేదాభ్యశ్చ మేధిపతిశ్చ మ ఉపాగుంశుశ్చ మేంతర్యామశ్చ మ ఐంద్రవాజవశ్చ మే మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంథీ చ మ ఆగ్రగణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మ ఋతుగ్రహాశ్చ మేధిగ్రహ హ్యాశ్చ మ ఐంద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వతీజాశ్చ మే మాహేంద్రశ్చ మ ఆదిత్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే ఇద్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణిజాశ్చ మే స్తృచశ్చ మే చమసాశ్చ మే గ్రామాణశ్చ మే స్వరవశ్చ మ ఉపరవాశ్చ మే ధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే వాజవ్యాని చ మే పూతభృక్చ మ ఆధవనీయశ్చ మ ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే పురోడాశాశ్చ మే పచతాశ్చ మే బభృతశ్చ మే స్వగాకారశ్చ మే అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మేష్మేధశ్చ మే పృథివీ చ మేదితిశ్చ మేదితిశ్చ మేద్యౌశ్చ మే శక్వరీరంగులజ్యోతిషశ్చ మే యజ్ఞేన కల్పంతామృక్చ మే సామ చ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ ఋతుశ్చ మే వ్రతం చ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేత గర్భాశ్చ మే వత్సాశ్చ మేత్రవిశ్చ మేత్రవీ చ మేదిత్యవాచ్చ మేదిత్యౌహీ చ మే పంచావిశ్చ మే పంచావీ చ మేత్రివత్సశ్చ మేత్రివత్సా చ మేతుర్యవాచ్చ మేతుర్యౌహీ చ మే పష్ఠవాచ్చ మే పష్ఠౌహీ చ మ ఉక్షా చ మే వశా చ మర్షభశ్చ మే వేహశ్చ మే నడ్వాన్ చ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగుశ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవిగుంశతిశ్చ మే త్రయోవిగుంశతిశ్చ మే పంచవిగుంశతిశ్చ మే సప్తవిగుంశతిశ్చ మే నవవిగుంశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే త్రగస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మేష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే విగుంశతిశ్చ మే చతుర్విగుంశతిశ్చ మేష్టావిగుంశతిశ్చ మే ద్వాత్రిగుంశచ్చ మే షట్ त्रिगुंषच्च मे चत्वारिगुंषच्च मे चतुश्चत्वारिगुंषच्च मेष्टा चत्वारिगुंषच्च मे वाजश्च प्रसवश्च पिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यश्निगश्चान्त्याजनश्चान्त्यश्च भौवनश्च भुवनश्चाधिपतिश्च इडा देवहोर्मनुर्यज्ञनीर्बृहस्पतिरुत्थामदानिशगुंषिषद्विश्वे देवाः सूक्तवाचः पृथिवीमातर्मामाहिगुंसीर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुद्यासगुं शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तम् मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः।